కృష్ణయజుర్వేదే క్రమపాఠే సప్తమకాండే ద్వితీయ ప్రశ్న ప్రారంభః. ఓం సాధ్యై వైదేవాః దేవాస్వర్గకామాః స్వర్గకామా ఏతం స్వర్గకామా ఇతి స్వర్గకామాః ఏతకం షడ్రాత్రం షడ్రాత్రమపశ్యన్ షడ్రాత్రమితి షడ్రాత్రం అపశ్యంతం తమా ఆహరన్ అహరంతేన తేనాయజంత అయజంత తతో వై వైతే తే సువర్గం స్వర్గం లోకం స్వర్గమితి సువహాగం లోకమాయన్ ఆజనియే యేవం ఏవం విద్వాగంస విద్వాగంస షడ్రాత్రం షడ్రాత్రమాసతే షడ్రాత్రమితి షడ్రాత్రం ఆసతే సువర్గం స్వర్గమేవ స్వర్గమితి సువహాగం ఏవ లోకం లోకం యంతి యంతి దేవసత్రం దేవసత్రం వై దేవసత్రమితి దేవాసత్రం వై షడ్రాత్ర షడ్రాత్ర ప్రత్యక్షం షడ్రాత్ర ఇది షడ్రాత్ర ప్రత్యక్షకం హి ప్రత్యక్షమితి ప్రతిలక్షం హ్యేతాని ఏతాని పృష్టాని పృష్టాని ఏం విద్వాగుంస విద్వాగుంస షడ్రాత్రం షడ్రాత్రమాసతే షడ్రాత్రమితి షడ్రాత్రం ఆసతే సాక్షాద్ సాక్షాదేవ సాక్షాది సాక్షాద్ ఏవ దేవతాః దేవతా అభ్యారోహంతి అభ్యారోహంతి షడ్రాత్ర అభ్యారోహంతి ఇతిభి ఆరోహంతి షడ్రాత్రో భవతి షడ్రాత్ర ఇది షడ్రాత్ర భవతి షట్ షడ్వై వారతవః రతవః షట్ షట్ పృష్ఠాని పృష్ఠాని పృష్ఠైః పృష్ఠైరేవ ఏవర్తూన్ ఋతూనన్వారోహంతి అన్వారోహంతి ఋతుభిః అన్వారోహంతి ఇత్యను ఆరోహంతి ఋతుభిః సంవత్సరం ఋతుభిర్తృతుభిః సంవత్సరం తే సంవత్సరమిది సంవత్సరం తే సంవత్సరే సంవత్సర ఏవ సంవత్సర ఇది సంవత్సరే ఏవ ప్రతి ప్రతిష్ఠంతి తిష్ఠంతి బృహద్రథంతరాభ్యాం బృహద్రథంతరాభ్యాం యంతి బృహద్రథంతరాభ్యామితి బృహదేవసంతరాభ్యాం యంతీయం ఇయం వావ వావరథంతరం రథంతరమసౌ రథంతరమితి రథంతరం అసౌ బృహద్ బృహదాభ్యాం ఆభ్యామేవ ఏవయంతి యంత్యథో అథో అనయోః అథో ఇత్యథో అనయోరేవ ఏవ ప్రతి ప్రతిష్ఠంతి తిష్ఠంతేతే ఏతే వి ఏతే ఇత్యేతే వి యజ్ఞస్య యజ్ఞస్యాంజసాయనీ అంజసాయనీ శృతి అంజసాయనీ ఇత్యంజసాయనీ శృతి తాభ్యాం శృతి ఇది శృతి తాభ్యామేవ ఏవ సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహాగం లోకం యంతి యంతి త్రివృత్ త్రివృదగ్నిష్టోమ త్రివృతి త్రివృత్ అగ్నిష్టోమో భవతి అగ్నిష్టోమ ఇత్యగ్ని స్తోమ భవతి తేజ తేజ ఏవ ఏవావ అవరుంధతే రుంధతే పంచదశ పంచదశో భవతి పంచదశ ఇది పంచాదశ భవతీంద్రియం ఇంద్రియమేవ ఏవావ అవరుంధతే రుంధతే సప్తదశ సప్తదశో భవతి సప్తదశ ఇది సప్తాదశ భవత్యన్నాద్యస్య అన్నాద్యస్యావరుధ్యై అన్నాద్యస్యేత్యన్నాద్యస్య అవరుధ్యా అథో అవరుధ్యా ఇత్యవరుధ్యై అథో ప్ర అథో ఇత్యథో ప్రైవ ఏవతేన తేన జాయంతే జాయంత ఏక విపుంశః ఏక విపుంశో భవతి ఏక విపుంశ ఇత్యేక విపుంశః భవతి ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా అథో ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై అథో రుచం అథో ఇత్యథో రుచమేవ ఏవాత్మన్ ఆత్మన్ దధతే దధతే త్రిణవః త్రిణవో భవతి త్రిణవ ఇది త్రీణవః భవతి విజిత్యై విజిత్యై త్రయస్త్రివంశః విజిత్యా ఇది వీజిత్యై త్రయస్త్రివంశో భవతి త్రయస్త్రివంశ ఇది త్రయః త్రివంశః భవతి ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై సదోహవిర్ధానినః ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై సదోహవిర్ధానిన ఏతేన సదోహవిర్ధానిన ఇది సదోహవిర్ధానినః ఏతేన షడ్రాత్రేణ షడ్రాత్రేణ యజేరన్ షడ్రాత్రేణేతి షడ్రాత్రేణ యజేరన్నాశ్వత్థి ఆశ్వత్థి హవిర్ధానం ఆశ్వత్థి ఇత్యాశ్వత్థి హవిర్ధానం చ హవిర్ధానమితి హవిధానం చాగ్నీధ్వం ఆగ్నీధ్వం చ ఆగ్నీధ్వమిత్యాగ్నీధ్వం చ భవతః భవతస్తత్ తద్భి హి సువర్గ్యం సువర్గ్యం చక్రీవతి సువర్గ్యమితి సువహాగ్యం చక్రీవతి భవతః చక్రీవతి ఇది చక్రీవతి భవతః సువర్గస్య సువర్గస్య లోకస్య సువర్గస్యేతి సువహాగస్య లోకస్య సమష్ట్యై సమష్ట్యా ఉరుఖల ఉధ్నః సమష్ట్యా ఇది సమష్ట్యై ఉరుఖల ఉధ్నో యూపః ఉలోఖలబుద్ధ్యులోఖలాబుద్ధ యూపో భవతి భవతి ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై ప్రాంచ ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై ప్రాంచో యాంతి యాంతి ప్రాణ్ ప్రాణివ ఇవ హి సువర్గ సువర్గో లోక సువర్గ ఇది సువహాగ లోక సరస్వత్యా సరస్వత్యా యాంతి యాంత్యేష వై వై దేవయాన దేవయాన పంథాః దేవయానకి దేవాయాన పంథాస్తం తమేవ ఏవాన్వారోహంతి అన్వారోహంత్యాక్రోశంతః అన్వారోహంతీత్యను ఆరోహంతి ఆక్రోశంతో యాంతి ఆక్రోశంత ఇత్యాక్రోశంతః యాంత్యవర్త్యం అవర్త్యమేవ ఏవాన్యస్మిన్ అన్యస్మిన్ ప్రతిషజ్య ప్రతిషజ్య ప్రతిష్టాం ప్రతిషజ్యేతి ప్రతిషజ్య ప్రతిష్టాం గచ్ఛంతి ప్రతిష్టామిది ప్రతిష్టాం గచ్ఛంతి యదా యదా దశ దశ శతం శతం కుర్వంతి కుర్వంత్యథ అథైకం ఏకముత్థానం ఉత్థానకం శతాయుః ఉత్థానమిత్యుత్స్థానం శతాయుః పురుషః శతాయురితి శతాయుః పురుషః శతేంద్రియః శతేంద్రియ ఆయుషి శతేంద్రియ ఇతి శతాయింద్రియః ఆయుష్యేవ ఏవేంద్రియే ఇంద్రియే ప్రతి ప్రతిష్ఠంతి తిష్ఠంతి యదా యదా శతం శతకం సహస్రం సహస్రం కుర్వంతి కుర్వంత్యథ అథైకం ఏకముత్థానం ఉత్థానకం సహస్ర సంయుతః ఉత్థానమిత్యుత్స్థానం సహస్ర సంయుతో వై సహస్ర సంయుత ఇతి సహస్రా సంయుతః వా అసౌ అసౌ లోకః లోకోమం అముమేవ దేవలోకం లోకమభి అభిజయంతి జయంతి యదా యదైషాం యేషాం ప్రమీయేత ప్రమీయేత యదా ప్రమీయేతేతి ప్రామీయేత యదా వా జీయేరన్ జీయేరన్నథ అథైకం ఏకముత్థానం ఉత్థానం తద్ ఉత్థానమిత్యుత్స్థానం తద్ధి తీర్థం తీర్థమితి తీర్థం కుసుర్వింద ఔద్దాలకి ఔద్దాలకిరకామయత ఔద్దాలకిరిత్యౌద్గాలకి అకామయత పశుమాన్ పశుమాన్ శ్యామ్ పశుమానితి పశుమాన్ శ్యామితి ఇది సహ స ఏతం ఏతకం సప్తరాత్రం సప్తరాత్రమా సప్తరాత్రమిది సప్తరాత్రం ఆహరత్ అహరత్తేన తేనాయజత యజత తేన తేన వై వై సహ స యావంతః యావంతో గ్రామ్యాః గ్రామ్యా పశవ పశవస్తాన్ తానవ అవారుంధ అరుంధయః ఏవం విద్వాన్ విద్వాన్ సప్తరాత్రేణ సప్తరాత్రేణ యజతే సప్తరాత్రేణేతి సప్తరాత్రేణ యజతే యావంతః యావంత ఏవ గ్రామ్యాః గ్రామ్యాః పశవ పశవస్తాన్ తానేవ ఏవావ అవరుంధే రుంధే సప్తరాత్రః సప్తరాత్రో భవతి సప్తరాత్ర ఇది సప్తరాత్రః భవతి సప్త సప్త గ్రామ్యాః గ్రామ్యాః పశవః పశవః సప్త సప్తారణ్యాః ఆరణ్యాః సప్త సప్త ఛందాగుంసి ఛందాగస్య భయస్య ఉభయస్యావరుద్ధ్యై అవరుద్ధ్యై త్రివృత్ అవరుద్ధ్యా ఇత్యవరుద్ధ్యై త్రివృదగ్నిష్టోమః త్రివృతి త్రివృత్ అగ్నిష్టోమో భవతి అగ్నిష్టోమ ఇత్యగ్ని స్తోమః భవతి తేజః తేజ ఏవ ఏవావ అవరుంధే రుంధే పంచదశః పంచదశో భవతి పంచదశ ఇతి పంచాదశః భవతీంద్రియం ఇంద్రియమేవ ఏవావ అవరుంధే రుంధే సప్తదశః సప్తదశో భవతి సప్తదశ ఇతి సప్తాదశః భవత్యన్నాద్యస్య అన్నాద్యస్యావరుద్ధి అన్నాద్యస్యేత్యన్నాద్యస్య అవరుద్ధ్యా అథో అవరుద్ధ్యా ఇత్యవరుద్ధి అథో ప్ర అథో ఇత్యథో ప్రైవ ఏవతేన తేన జాయతే జాయత ఏకవిపుంశః ఏకవిపుంశో భవతి ఏకవిపుంశ ఇత్యేకవిపుంశః భవతి ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా అథో ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై అథో రుచం అథో ఇత్యథో రుచమేవ ఏవాత్మన్ ఆత్మన్ ధత్తే ధత్తే త్రిణవః త్రిణవో భవతి త్రిణవ ఇది త్రిణవః భవతి విజిత్యై విజిత్యై పంచవిపుంశః విజిత్యా ఇది విజిత్యై పంచవిపుంశో అగ్నిష్టోమః పంచవిపుంశ ఇది పంచవిపుంశః అగ్నిష్టోమో భవతి అగ్నిష్టోమ ఇత్యగ్ని స్తోమః భవతి ప్రజాపతేః ప్రజాపతేరాప్త్యై ప్రజాపతేరితి ప్రజాపతేః ఆప్త్యై మహావ్రతవాన్ మహావ్రతవాన్ అన్నాద్యస్య మహావ్రతవానితి మహావ్రతవాన్ అన్నాద్యస్యావరుద్ధ్యై అన్నాద్యస్యేత్యన్నాద్యస్య అవరుద్ధ్యై విశ్వజిత్ అవరుద్ధ్యా ఇత్యవరుద్ధ్యై విశ్వజిత్ సర్వపృష్ఠః విశ్వజిదితి విశ్వజిత్ సర్వపృష్ఠోతిరాత్రః సర్వపృష్ఠ ఇది సర్వాపృష్ఠః అతిరాత్రో భవతి అతిరాత్ర ఇత్యతిరాత్రః భవతి సర్వస్య సర్వస్యాభిజిత్యై అభిజిత్యై యత్ అభిజిత్యా ఇత్యభిజిత్యై యత్ ప్రత్యక్షం ప్రత్యక్షం పూర్వేషు ప్రత్యక్షమిది ప్రతిలక్ష్యం పూర్వేష్హస్సు అహస్సు పృష్టాని అహస్విత్యహాసు పృష్టాన్యుపేయు ఉపేయు ప్రత్యక్షం ఉపేయుద్యుపాయు ప్రత్యక్షం విశ్వజితి ప్రత్యక్షమిది ప్రతిలక్ష్యం విశ్వజితి యథా విశ్వజితీతి విశ్వజితి యథా దుగ్ధాం దుగ్ధాముపసీదతి ఉపసీదత్యేవం ఉపసీదతీత్యుపాసీదతి ఏమముత్తమం ఉత్తమమహః ఉత్తమమిత్యుదోతమం అహ స్యాద్ స్యాన్న నైకరాత్ర ఏకరాత్రశ్చన ఏకరాత్రైత్యేకా రాత్ర శన స్యాద్ స్యాద్ బృహద్రథంతరే బృహద్రథంతరే పూర్వేషు బృహద్రథంతరే ఇది బృహద్ రథంతరే పూర్వేష్హస్సు అహస్సూప అహస్విత్యహాసు ఉపయంది యంతీయం ఇయం వావ వావరథంతరం రథంతరమసౌ రథంతరమితి రథంతరం అసౌ బృహద్ బృహదాభ్యాం ఆభ్యామేవ ఏవన నయంతి యంత్యథో అథో అనయో అథో ఇత్యథో అనయోరేవ ఏవ ప్రతి ప్రతిష్ఠంతి తిష్ఠంతి యత్ యత్ ప్రత్యక్షం ప్రత్యక్షం విశ్వజితి ప్రత్యక్షమిది ప్రతిలక్ష్యం విశ్వజితి పృష్ఠాని విశ్వజితీతి విశ్వజితి పృష్ఠాన్యుపయంతి ఉపయంతి యథా ఉపయంతేత్యుపాయంతి యథా ప్రత్తాం ప్రత్తాం దుహే దుహే తాదృగ్ తాదృగేవ ఏవతత్ తదితి తత్ బృహస్పతిరకామయత అకామయత బ్రహ్మవర్చసీ బ్రహ్మవర్చసీ స్యాం బ్రహ్మవర్చసీతి బ్రహ్మవర్చసీ స్యామితి ఇది సహ స ఏతమ్ ఏతమష్టరాత్రం అష్టరాత్రమపశ్యత్ అష్టరాత్రమిత్యష్టరాత్రం అపశ్యత్తం తమా ఆహరత్ అహరత్తేన తేనాయజత అయజత తతః తతో వై వై సహ స బ్రహ్మవర్చసీ బ్రహ్మవర్చస్య భవత్ బ్రహ్మవర్చసీతి బ్రహ్మవర్చసీ అభవద్యః ఏవం ఏవం విద్వాన్ విద్వానష్టరాత్రేణ అష్టరాత్రేణ యజతే అష్టరాత్రేణ ఏకష్టరాత్రేణ యజతే బ్రహ్మవర్చసీ బ్రహ్మవర్చస్యేవ బ్రహ్మవర్చసీతి బ్రహ్మవర్చసీ ఏవ భవతి భవత్యష్టరాత్ర అష్టరాత్రో భవతి అష్టరాత్రేత్యష్టరాత్ర భవత్యష్టాక్షర అష్టాక్షరా గాయత్రీ అష్టాక్షరేత్యష్టా అక్షరా గాయత్రీ గాయత్రీ గాయత్రీ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసం గాయత్ర్యా బ్రహ్మవర్చసమిది బ్రహ్మవర్చసం గాయత్ర్యైవ ఏవ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసమవ బ్రహ్మవర్చసమిది బ్రహ్మవర్చసం అవరుంధే రుంధేష్టరాత్ర అష్టరాత్రో భవతి అష్టరాత్రరిత్యష్టరాత్ర భవతి చతస్ర చతస్రో వై వై దిశ దిశ్చతస్ర చతస్రోవాంతరదిశా అవాంతరదిశాదిభ్య అవాంతరదిశా ఇత్యవాంతరాదిశాః ఇభ్యేవ నిభ్యేతిభ్య ఏ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసమవ బ్రహ్మవర్చసమిది బ్రహ్మవర్చసం అపవృంధే రుంధే త్రివృద్ త్రివృదగ్నిష్టోమ త్రివృది త్రివృద్ అగ్నిష్టోమో భవతి అగ్నిష్టోమ ఇత్యగ్ని స్తోమ భవతి తేజ తేజ ఏవ అవరుంధే రుంధే పంచదశ పంచదశో భవతి పంచదశ ఇది పంచాదశ భవతీంద్రియం ఇంద్రియమేవ ఏవ అవరుంధే రుంధే సప్తదశ సప్తదశో భవతి సప్తదశ ఇది సప్తాదశ భవత్యన్నాద్యస్య అన్నాద్యస్యావరుద్ధి అన్నాద్యస్యేత్యన్నాద్యస్య అవరుద్ధ్యా అథో అవరుద్ధ్యా ఇత్యవరుద్ధి అథో ప్ర అథో ఇత్యథో ప్రైవ ఏవతేన తేన జాయతే జాయత ఏకవిపుంశః ఏకవిపుంశో భవతి ఏకవిపుంశ ఇత్యేకా విపుంశః భవతి ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా అథో ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై అథో రుచం అథో ఇత్యథో రుచమేవ ఏవాత్మన్ ఆత్మన్ ధత్తే ధత్తే త్రిణవః త్రిణవో భవతి త్రిణవైతి త్రైణవః భవతి విజిత్యై విజిత్యై త్రయస్త్రిగుంశః విజిత్యా ఇది విజిత్యై త్రయస్త్రిగుంశో భవతి త్రయస్త్రిగుంశ ఇది త్రయః త్రిగుంశః భవతి ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై పంచవిగుంశః ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై పంచవిగుంశోగ్నిష్టోమః పంచవిగుంశ ఇది పంచావిగుంశః అగ్నిష్టోమో భవతి అగ్నిష్టోమ ఇత్యగ్ని స్తోమః భవతి ప్రజాపతే ప్రజాపతేవాప్యై ప్రజాపతేరపి ప్రజాపతే ఆప్యై మహాభృతవాన్ మహాభృతవానన్నాద్యస్య మహాభృతవాది మహాభృతవాన్ అన్నాద్యస్యావరుద్ధి అన్నాద్యస్యేత్యన్నాద్యస్య అవరుద్ధ్యై విశ్వజిత్ అవరుద్ధ్యా ఇత్యవరుద్ధి విశ్వజిత్ సర్వపృష్ఠః విశ్వజిత్ విశ్వజిత్ సర్వపృష్ఠోతి రాత్రః సర్వపృష్ఠై సర్వపృష్ఠః అతిరాత్రో భవతి అతిరాత్రైత్యతిరాత్రః భవతి సర్వస్య సర్వస్యాభిజిత్యై అభిజిత్యా ఇత్యభిజిత్యై ప్రజాపతిః ప్రజాః ప్రజాపతిరిది ప్రజాపతిః ప్రజా అసృజత ప్రజా ఇది ప్రజాః అసృజతాః తాః సృష్టాః సృష్టాః క్షుధం క్షుధన్ని న్యాయన్ ఆయం సహ స ఏతమ్ ఏతన్నవరాత్రం నవరాత్రమపశ్యత్ అవరాత్రమితి నవా రాత్రం అపశ్యత్తం తమా ఆహరత్ అహరత్తేన తేనాయజత అయజత తతో వై వై ప్రజాభ్యోకల్పత ప్రజాభ్యైతి ప్రజాభ్య అకల్పత ఎర్హి ప్రజా క్షుధం ప్రజా ఇది ప్రజా క్షుధం నిగచ్చేయు నిగచ్చేయుస్తర్హి నిగచ్చేయురితి నిగచ్చేయు తర్హి నవరాత్రేణ నవరాత్రేణ యజేత నవరాత్రేణేతి నవరాత్రేణ యజేతే మే ఇమే హి హి వై వా ఏతాసాం ఏతాసాం లోకా లోకా అక్లుప్తా అక్లుప్తా అథ అథైతా ఏతా క్షుధం క్షుధం నిగచ్చంతి గచ్చంతి ఇమాన్ ఇమానేవ ఏవాభ్య ఆభ్యో లోకాన్ లోకాన్ కల్పయతి కల్పయతి తాన్ తాన్ కల్పమానాన్ కల్పమానాన్ ప్రజాభ్య ప్రజాభ్యోను ప్రజాభ్యై ప్రజాభ్య అనుకల్పతే కల్పతే కల్పంతే కల్పంతే అస్మై అస్మా ఇమే ఇమే లోకా లోకా ఊర్జం ఊర్జం ప్రజాసు ప్రజాసు దాది ప్రజాస్తి ప్రజాసు దాది త్రిరాత్రేణ త్రిరాత్రేణ త్రిరాత్రేణేది త్రిరాత్రేణ ఏవేమం ఇమం లోకం లోకం కల్పయతి కల్పయతి త్రిరాత్రేణ త్రిరాత్రేణ అంతరిక్షం త్రిరాత్రేణేది త్రిరాత్రేణ అంతరిక్షం త్రిరాత్రేణ త్రిరాత్రేణమం త్రిరాత్రేణేది త్రిరాత్రేణ అమం లోకం లోకం యథా గుణే గుణే గుణం గుణమన్వస్యతి అన్వస్యత్యేవం అన్వస్యతీత్యనువస్యతి ఏవమేవ ఏవతత్ తల్లోకే లోకే లోకం లోకమను అన్వస్యతి అస్యతి ధృత్యై ధృత్యా అశిథిలంభావాయ అశిథిలంభావాయ ద్యోతి అశిథిలంభావాయేత్యశిథిలంభావాయ ద్యోతిర్గ్రౌ గౌరాయు ఆయురితి ఇది జ్ఞాతా జ్ఞాతా స్తోమా స్తోమా భవంతి భవంతీయం ఇయం వావ వావజ్యోతి జ్యోతిరంతరిక్షం అంతరిక్షం గౌ గౌరసౌ అసావాయు ఆయురేషు ఏష్వేవ ఏవ లోకేషు లోకేషు ప్రతి ప్రతిష్ఠంతి తిష్ఠంతి జ్ఞాత్రం జ్ఞాత్రం ప్రజానాం ప్రజానాం గచ్చతి ప్రజానామితి ప్రజానాం గచ్చతి నవరాత్ర నవరాత్రో భవతి నవరాత్ర ఇది నవరాత్ర భవత్యభిపూర్వం అభిపూర్వమేవ అభిపూర్వమిత్యభిపూర్వం ఏవాస్మిన్ అస్మిన్ తేజ తేజో దధాతి దధాతి యః యో జ్యోగామయావీ జ్యోగామయావీ స్యాత్ జ్యోగామయావీ దిజ్యోగ ఆమయావీ స్యాత్ సహ స నవరాత్రేణ నవరాత్రేణ యజేత నవరాత్రేణేతి నవరాత్రేణ యజేత ప్రాణా ప్రాణాహి ప్రాణాయి ప్రాణా హి వై వా ఏతస్య ఏతస్యాధృతాః అధృతా అథ అథ ఏతస్య ఏతస్య జ్యోగ జ్యోగామయతి ఆమయతి ప్రాణాన్ ప్రాణానేవ ప్రాణాది ప్రాణాన్ ఏవాస్మిన్ అస్మిన్ దాధార ఆధారోత ఉదయది యదీతాసు ఇతాసుర్భవతి ఇతాసురితీతాసు భవతి జీవతి జీవత్యేవ ఏవేత్యేవ ప్రజాపజరకామయత ప్రజాపజరి ప్రజాపతి రకామయత ప్రజాయేయ జాయేయేతి ఇది సహ స ఏతం ఏతం దశహోతారం దశహోతారమపశ్యత్ దశహోతారమితి దశాహోతారం అపశ్యత్తం నమజుహోత్ అజుహోత్తేన ఏన దశరాత్రం దశరాత్రమసృజత దశరాత్రమితి దశారాత్రం అసృజతేన ఏన దశరాత్రేణ దశరాత్రేణ ప్ర దశరాత్రేణేతి దశారాత్రేణ రాజాయత రజాయతి దశరాత్రాయ దశరాత్రాయ దీక్షిష్యమాణ దశరాత్రాయేతి దశారాత్రాయ దీక్షిష్యమాణో దశహోతారం దశహోతారం జుహుయాత్ దశహోతారమితి దశాహోతారం జుహుయాద్దశహోత్రా దశహోత్రైవ దశహోత్రేతి దశాహోత్రా ఏమ దశరాత్రం దశరాత్రకం సృజతే దశరాత్రమితి దశారాత్రం సృజతే తేన ఏన దశరాత్రేణ దశరాత్రేణ ప్ర దశరాత్రేణేతి దశారాత్రేణ ప్రజాయతే జాయతే వైరాజ వైరాజో వై వా ఏష యజ్ఞ యజ్ఞో యత్ యద్దశరాత్ర దశరాత్రోయ దశరాత్ర ఇది దశారాత్ర ఏవం ఏవం విద్వాన్ విద్వాన్ దశరాత్రేణ దశరాత్రేణ యజతే దశరాత్రేణేతి దశారాత్రేణ యజతే విరాజం విరాజమేవ విరాజమితి వీరాజం ఏవ గచ్చతి గచ్చతి ప్రజాపత్య ప్రజాపత్యో వై ప్రజాపత్యేతి ప్రజాపత్య వా ఏష యజ్ఞ యజ్ఞో యత్ యద్దశరాత్ర దశరాత్రోయ దశరాత్ర ఇది దశారాత్ర ఏవం ఏవం విద్వాన్ విద్వాన్ దశరాత్రేణ దశరాత్రేణ యజతే దశరాత్రేణేతి దశారాత్రేణ యజతే ప్రైవ ఏ జాయతే జాయత ఇంద్ర ఇంద్రో వై వై సదృంగ్ సదృంగ్ దేవతాభిః సదృంగితి సాదృంగ్ దేవతాభిరాసీత్ ఆసీత్ సః స నవ్యావృతం వ్యావృతమగచ్చత్ వ్యావృతమితి ఆవృతం అగచ్చత్ సః స ప్రజాపతిం ప్రజాపతిముప ప్రజాపతిమితి ప్రజాపతిం ఉపాధావత్ అభావత్ తస్మై తస్మాదేతం ఏతం దశరాత్రం దశరాత్రం ప్ర దశరాత్రమితి దశారాత్రం ప్రాయచ్చత్ అయచ్చత్తం తమా ఆహరత్ అహరత్తేన తేనాయజత అయజత తతః తతో వై వై సహ సోన్యాభిః అన్యాభిర్దేవతాభిః దేవతాభిర్వ్యావృతం వ్యావృతమగచ్చత్ వ్యావృతమితి ఆవృతం అగచ్చద్యః ఏవం ఏవం విద్వాన్ విద్వాన్ దశరాత్రేణ దశరాత్రేణ యజతే దశరాత్రేణేతి దశరాత్రేణ యజతే వ్యావృతం వ్యావృతమేవ వ్యావృతమితి ఆవృతం ఏవ పాత్మనా ఆత్మనా భ్రాతృవ్యేణ భ్రాతృవ్యేణ గచ్చతి గచ్చతి త్రికకుత్ త్రికకుద్వై త్రికకుదితి త్రికకుత్ వా ఏష యజ్ఞః యజ్ఞో యత్ యద్దశరాత్ర దశరాత్రః కకుత్ దశరాత్ర ఇతి దశరాత్ర కకుత్ పంచదశః పంచదశః కకుత్ పంచదశ ఇతి పంచాదశః కకుతేక విపుంశః ఏక విపుంశః కకుత్ ఏక విపుంశ ఇత్యేక విపుంశః కకుత్రయస్త్రిపుంశః త్రయస్త్రిపుంశో యః త్రయస్త్రిపుంశ ఇతి త్రయః త్రిపుంశః ఏవం ఏవం విద్వాన్ విద్వాన్ దశరాత్రేణ దశరాత్రేణ యజతే దశరాత్రేణేతి దశారాత్రేణ యజతే త్రికకుత్ త్రికకుదేవ త్రికకుదితి త్రికకుత్ ఏవ సమానానాం సమానానాం భవతి భవతి యజమానః యజమానః పంచదశః పంచదశో యజమానః పంచదశ ఇతి పంచాదశః యజమాన ఏక విపుంశః ఏక విపుంశో యజమానః ఏక విపుంశ ఇత్యేక విపుంశః యజమానస్త్రయస్త్రిపుంశః త్రయస్త్రిపుంశః పురః త్రయస్త్రిపుంశేతి త్రయః త్రిపుంశః పుర ఇతరాః ఇతరా అభిచర్యమాణః అభిచర్యమాణో దశరాత్రేణ అభిచర్యమాణ ఇత్యభిచర్యమాణః దశరాత్రేణ యజేత దశరాత్రేణేతి దశారాత్రేణ యజేత దేవపురాః దేవపురా ఏవ దేవపురా ఇతి దేవపురాః ఏవ పరి పర్యూహతే ఊహతే తస్య తస్య న కుతః కుతశ్చన తనోపావ్యాధః ఉపావ్యాధో భవతి ఉపావ్యాధ ఇత్యుపావ్యాధః భవతి నైనం ఏనమభిచరన్ అభిచరన్ స్తృణతే అభిచరన్నిత్యభిచరన్ స్తృణతే దేవాసురాః దేవాసురాః సంయత్తాః దేవాసురా ఇతి దేవాసురాః సంయత్తాసన్ సంయత్తా ఇతి సంయత్తాః ఆసన్ తే దేవాః దేవా ఏతాః ఏతా దేవపురాః దేవపురా అపశ్యన్ దేవపురా ఇతి దేవాపురాః అపశ్యన్ యత్ యద్దశరాత్రః దశరాత్రస్తాః దశరాత్ర ఇతి దశరాత్రః తాః పరి పర్యోహంత ఔహంత తేషాం ఏషాన్న న కుతః కుతశ్చన చనోపావ్యాధః ఉపావ్యాధో భవత్ ఉపావ్యాధ ఇత్యుపావ్యాధః అభవత్తతః తతో దేవాః దేవా అభవన్ అభవన్ పరాః పరాసురాః అసురాయః యో భ్రాతృవ్యవాన్ భ్రాతృవ్యవాన్ స్యాత్ భ్రాతృవ్యవానితి భ్రాతృవ్యవాన్ స్యాత్ సః స దశరాత్రేణ దశరాత్రేణ యజేత దశరాత్రేణేతి దశరాత్రేణ యజేత దేవపురాః దేవపురా ఏవ దేవపురా ఇతి దేవాపురాః ఏవ పరి పర్యూహతే ఊహతే తస్య తస్య న కుతః కుతశ్చన సునోపావ్యాధః ఉపావ్యాధో భవతి ఉపావ్యాధ ఇత్యుపావ్యాధః భవతి భవతి భవత్యాత్మనః ఆత్మనాపరా పరాస్య అస్య భ్రాతృవ్యః భ్రాతృవ్యో భవతి భవతి స్తోమః స్తోమస్తోమస్య స్తోమస్యోపస్తిః ఉపస్తిర్భవతి భవతి భ్రాతృవ్యం భ్రాతృవ్యమేవ ఏవోపస్తిం ఉపస్తిం కురుతే కురుతే జామి జామి వై వా ఏతత్ ఏతత్ కుర్వంతి కుర్వంతి యత్ యజ్జాయాగుంసం జ్యాయాగుంసగ్స్తోమం సోమ ఉపేత్య ఉపేత్యగ్నీయాగుంసం ఉపేత్యేత్యుపాదిత్య అనీయాగుంసముపయంతి ఉపయంతి యత్ ఉపయంతేత్యుపాయంతి యదగ్నిష్టోమ సామాని అగ్నిష్టోమ సామాన్యవస్థాత్ అగ్నిష్టోమ సామానీత్యగ్నిష్టోమ సామాని అవస్థాచ్చ చ పరస్థాత్ పరస్థాచ్చ భవంతి భవంతి జామిత్రాయ అజామిత్వాయ త్రివృత్ అజామిత్వాయే త్రిజామిత్వాయ త్రివృదగ్నిష్టోమ త్రివృతి త్రివృత్ అగ్నిష్టోమో అగ్నిష్ఠుత్ అగ్నిష్టోమ ఇత్యగ్నిస్తోమ అగ్నిష్ఠుదాగ్నేజీషు అగ్నిష్ఠుదిత్యగ్నిస్తుత్ ఆగ్నేజీషు భవతి భవతి తేజః తేజ ఏవ అవరుంధే రుంధే పంచదశ పంచదశ ఉక్్య పంచదశ ఇది పంచాదశ ఉక్్య ఐంద్రీషు ఐంద్రీష్ంద్రియమ్ ఇంద్రియమేవ ఏవ అవరుంధే రుంధే త్రివృద్ధృడగ్నిష్టోమ త్రివృజతి త్రివృద్ అగ్నిష్టోమో వైశ్వదేవీషు అగ్నిష్టోమ ఇత్యగ్నే స్తోమ వైశ్వదేవీషు పుష్టిం వైశ్వదేవీష్విది వైశ్వదేవీషు పుష్టిమేవ ఏవ అవరుంధే రుంధే సప్తదశ సప్తదశోగ్నిష్టోమ సప్తదశ ఇది సప్తాదశ అగ్నిష్టోమ ప్రజాపత్యాసు అగ్నిష్టోమ ఇత్యగ్నే స్తోమ ప్రజాపత్యాసు తీవ్రసోమ ప్రజాపత్యాస్విది ప్రజాపత్యాసు తీవ్రసోమో అన్నాద్యస్య తీవ్రసోమ ఇది తీవ్రసోమ అన్నాద్యస్యావరుద్ధి అన్నాద్యస్యేత్యన్నాద్యస్య అవరుద్ధ్యా అథో అవరుద్ధ్యా ఇత్యవరుద్ధి అథో ప్ర అథో ఇత్యథో ప్రైవ ఏవతేన తేన జాయతే జాయత ఏక వింశ ఏక వింశ ఉక్త్య ఏక వింశ ఇత్యేక వింశ ఉక్త్య సౌరేషు సౌరేషు ప్రతిష్ఠత్యై ప్రతిష్ఠత్యా అథో ప్రతిష్ఠత్యా ఇది ప్రతిష్ఠత్యై అథో రుచం అథో ఇత్యథో రుచమేవ ఏవాత్మన్ ఆత్మన్ ధత్తే ధత్తే సప్తదశ సప్తదశోగ్నిష్టోమ సప్తదశ ఇది సప్తాదశ అగ్నిష్టోమ ప్రజాపత్యాసు అగ్నిష్టోమ ఇత్యగ్నే స్తోమ ప్రజాపత్యాసు ఉపహవ్య ప్రజాపత్యాసు ప్రజాపత్యాసు ఉపహవ్య ఉపహవం ఉపహవ్య ఇత్యుపాహవ్య ఉపహవమేవ ఉపహవమిత్యుపాహవం ఏవ గచ్చతి అగచ్చతి త్రిణవౌ త్రిణవామగ్నిష్టోమౌ త్రిణవామిది త్రిణవౌ అగ్నిష్టోమావిత అగ్నిష్టోమా విద్యగ్నే స్తోమౌ అభిత ఐంద్రీషు ఐంద్రేషు విజిత్యై విజిత్యై త్రయస్త్రిగంశ విజిత్యా ఇది విజిత్యై త్రయస్త్రిగంశ ఉక్త్య త్రయస్త్రిగంశ ఇది త్రయ త్రిగంశ ఉక్త్యో వైశ్వదేవేషు వైశ్వదేవేషు ప్రతిష్ఠిత్యై వైశ్వదేవేషు వైశ్వదేవేషు ప్రతిష్ఠిత్యై విశ్వజిత్ ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై విశ్వజిత్ సర్వపృష్ట విశ్వజితి విశ్వజిత్ సర్వపృష్టోదిరాత్ర సర్వపృష్ట ఇది సర్వాపృష్ట అదిరాత్రో భవతి అదిరాత్ర ఇత్యదిరాత్ర భవతి సర్వస్య సర్వస్యాభిజిత్యై అభిజిత్యాభిజిత్యై ఋతవో వై ప్రజాకామాః ప్రజాకామాః ప్రజా ప్రజాకామా ఇది ప్రజాకామాః ప్రజాన్న ప్రజామిది ప్రజా నావిందంత అవిందంతతే తే కామయంత అకామయంత ప్రజా ప్రజాకం సృజేమహి ప్రజామిది ప్రజా సృజేమహి ప్రజా ప్రజామవ ప్రజామిది ప్రజా అవరుంధీమహి రుంధీమహి ప్రజా ప్రజా విందేమహి ప్రజామిది ప్రజా విందేమహి ప్రజావంత ప్రజావంత శ్యామ ప్రజావంత ఇది ప్రజావంత శ్యామేతి ఇది తే తయేతం ఏతమేకాదశరాత్రం ఏకాదశరాత్రమపశ్యన్ ఏకాదశరాత్రమిత్యేకాదశరాత్రం అపశ్యంతం తమా ఆహరన్ అహరంతేన తేనాయజంత అయజంత తతో వై తే ప్రజా ప్రజామసృజంత ప్రజామిది ప్రజా అసృజంత ప్రజా ప్రజామవ ప్రజామిది ప్రజా అవారుంధర అరుంధర ప్రజా ప్రజామవిందంత ప్రజామిది ప్రజా అవిందంత ప్రజావంత ప్రజావంతోభవన్ ప్రజావంత ఇది ప్రజావంత అభవంతే తర్తవ ప్రజావోభవన్ అభవంతత్ తదార్తవానాం ఆర్తవానామార్తవత్వం ఆర్తవత్వరతూనాం ఆర్తవత్వమిత్యార్తవత్వం రతూనాం వై వా ఏతే ఏతే పుత్రాః పుత్రాస్తస్మాత్ తస్మాదార్తవాః ఆర్తవా ఉచ్యంతే ఉచ్యంతే యే యేవం ఏవం విద్వాగుంస విద్వాగుంస ఏకాదశరాత్రం ఏకాదశరాత్రమాసతే ఏకాదశరాత్రమిత్యేకాదశరాత్రం ఆసతే ప్రజా ప్రజామేవ ప్రజామిది ప్రజా ఏవ సృజంతే సృజంతే ప్రజా ప్రజామవ ప్రజామిది ప్రజా అవరుంధతే రుంధతే ప్రజా ప్రజా విందంతే ప్రజామిది ప్రజా విందంతే ప్రజావంత ప్రజావంతో భవంతి ప్రజావంత ఇది ప్రజావంత భవంతి జ్యోతి జ్యోతిరతిరాత్ర అతిరాత్రో భవతి అతిరాత్ర ఇత్యదిరాత్ర భవతి జ్యోతి జ్యోతిరేవ ఏవ పురస్తాద్ పురస్తాద్దసతే దసతే సువర్గస్య సువర్గస్య లోకస్య సువర్గస్యేతి సువహాగస్య లోకస్యానుఖ్యాత్యై అనుఖ్యాత్యై పృష్ఠ్యః అనుఖ్యాత్యా ఇత్యనుఖ్యాత్యై పృష్ఠ్యః షడః షడహో భవతి షడః ఇది షడ్ అహ భవతి షడ్ షడ్వై వా ఋతవః ఋతవః షడ్ షట్ పృష్ఠాని పృష్ఠాని పృష్ఠైః పృష్ఠైరేవ ఏ వర్తూన్ ఋతూనన్వారోహంతి అన్వారోహం ఋతుభిః అన్వారోహంతి ఇత్యను ఆరోహంతి ఋతుభిః సంవత్సరం ఋతుభిరిత్రుతుభిః సంవత్సరం తే సంవత్సరమిది సంవత్సరం తే సంవత్సరే సంవత్సర ఏవ సంవత్సర ఇది సంవత్సరే ఏవ ప్రతి ప్రతిష్టంది తిష్టంది చతుర్విగుంశ చతుర్విగుంశో భవతి చతుర్విగుంశ ఇది చతుః విగుంశ భవతి చతుర్విగుంశత్యక్షరా చతుర్విగుంశత్యక్షరా గాయత్రీ చతుర్విగుంశత్యక్షరే చతుర్విగుంశత్యక్షరా గాయత్రీ గాయత్రం గాయత్రం బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసం గాయత్ర్యా బ్రహ్మవర్చసమిది బ్రహ్మవర్చసం గాయత్ర్యామేవ ఏవ బ్రహ్మవర్చసే బ్రహ్మవర్చసే ప్రతి బ్రహ్మవర్చసేది బ్రహ్మవర్చసే ప్రతిష్టంది తిష్టంది చతుశ్చత్వారిపుంశ చతుశ్చత్వారిపుంశో భవతి చతుశ్చత్వారిపుంశేది చతుశ్చత్వారిపుంశ భవతి చతుశ్చత్వారిపుంశదక్షరా చతుశ్చత్వారిపుంశదక్షరా ద్రష్టుగ చతుశ్చత్వారిపుంశదక్షరే చతుశ్చత్వారిపుంశదక్షరా ద్రష్టుగింద్రియం ఇంద్రియం ద్రష్టుభ ద్రష్టుభ్ ద్రష్టుభి ద్రష్టుభ్యేవ ఏవేంద్రియే ఇంద్రియే ప్రతి ప్రతిష్టంది తిష్టంతిష్టాచత్వారిపుంశ అష్టాచత్వారిపుంశో భవతి అష్టాచత్వారిపుంశైత్యష్టాచత్వారిపుంశ భవత్యష్టాచత్వారిపుంశదక్షరా అష్టాచత్వారిపుంశదక్షరా జగతి అష్టాచత్వారిపుంశదక్షరే అష్టాచత్వారిపుంశద అక్షరా జగతి జాగతాః జాగతాః పశవః పశవో జగత్యాం జగత్యామేవ ఏవ పశుషు పశుషు ప్రతి ప్రతిష్టంది తిష్టంత్యేకాదశ రాత్రః ఏకాదశ రాత్రో భవతి ఏకాదశ రాత్రైత్యేకాదశ రాత్రః భవతి పంచ పంచ వై వా ఋతవః ఋతవ ఆర్తవాః ఆర్తవాః పంచ పంచర్తుషు ఋతుష్వేవ ఏవార్తవేషు ఆర్తవేషు సంవత్సరే సంవత్సరే ప్రతిష్టాయ సంవత్సర ఇది సంవత్సరే ప్రతిష్టాయ ప్రజాం ప్రతిష్టాయేతి ప్రతిష్టాయ ప్రజామవ ప్రజామిది ప్రజాం అపరుంధతే రుంధతేతి రాత్రౌ అతిరాత్రావభిదః అతిరాత్రావిత్తి రాత్రౌ అభిదో భవతః భవతః ప్రజాయై ప్రజాయై పరిగృహీత్యై ప్రజాయాయది ప్రజాయై పరిగృహీత్యాయది పరిగృహీత్యై ఐంద్రవాజవాగ్రాణం గృహీయాత్ ఐంద్రవాజవాగ్రానిత్యైంద్రవాజవాగ్రాన్ గృహీయాద్యః యః కామయేత కామయేత యథాపూర్వం ప్రజాః యథాపూర్వమిది యథాపూర్వం ప్రజాః కల్పేరన్ ప్రజా ఇది ప్రజాః కల్పేరమిది ఇది యజ్ఞస్య యజ్ఞస్య వై క్లుప్త్యం క్లుప్త్యమను ప్రజాః ప్రజాః కల్పంతే ప్రజా ఇది ప్రజాః కల్పంతే యజ్ఞస్య యజ్ఞస్యాక్లుప్త్యం అక్లుప్త్యమను అను న కల్పంతే కల్పంతే యథాపూర్వం యథాపూర్వమేవ యథాపూర్వమిది యథాపూర్వం ఏవ ప్రజాః ప్రజాః కల్పయతి ప్రజా ఇది ప్రజాః కల్పయతి నజ్యాయాగుంసం జ్యాయాగుంసం గణీయాన్ కనీయానతి అతిక్రామతి క్రామత్యైంద్రవాజవాగ్రాన్ ఐంద్రవాజవాగ్రానం గృహీయాత్ ఐంద్రవాజవాగ్రానిత్యైంద్రవాజవాగ్రాన్ గృహీయాదామయావినః ఆమయావినః ప్రాణేన ప్రాణేన వై ప్రాణేనేతి ప్రాణేన వా ఏషః ఏష వి విర్ధ్యతే విర్ధ్యతే యస్య యస్యామయతి ఆమయతి ప్రాణః ప్రాణ ఐంద్రవాజవః ప్రాణ ఇది ప్రాణః ఐంద్రవాజవః ప్రాణేన ఐంద్రవాజవ ఇత్యైంద్రవాజవః ప్రాణేనైవ ప్రాణేనేతి ప్రాణేన ఏవైనం ఏనగుంసం సమర్థయతి అర్థయతి మైత్రావరుణాగ్రాన్ మైత్రావరుణాగ్రాన్ గృహీరన్ మైత్రావరుణాగ్రానితి మైత్రావరుణాగ్రాన్ గృహీరన్ ఏషాం ఏషాం దీక్షితానాం దీక్షితానాం ప్రమీయేత ప్రమీయేత ప్రాణాపానాభ్యాం ప్రమీయేతేతి ప్రమీయేత ప్రాణాపానాభ్యాం వై ప్రాణాపానాభ్యామిది ప్రాణాపానాభ్యాం వా ఏతే విర్ధ్యంతే విర్ధ్యంతే ఏషాం ఏషాం దీక్షితానాం దీక్షితానాం ప్రమీయతే ప్రమీయతే ప్రాణాపానౌ ప్రమీయత ఇది ప్రమీయతే ప్రాణాపానౌ మిత్రావరుణౌ ప్రాణాపానామిది ప్రాణాపానౌ మిత్రావరుణౌ ప్రాణాపానౌ మిత్రావరుణావిది మిత్రావరుణౌ ప్రాణాపానామేవ ప్రాణాపానావిది ప్రాణాపానౌ ఏవముఖతః ముఖతః పరి పరిహరంతే హరంత ఆశ్వినాగ్రాన్ ఆశ్వినాగ్రాన్ గృహీత ఆశ్వినాగ్రానిత్యాశ్వినాగ్రాన్ గృహీతానుజావరః అనుజావరో అశ్వినౌ అనుజావర ఇత్యానుజావరః అశ్వినౌ వై వై దేవానాం దేవానామానుజావరౌ అనుజావరౌ పశ్చా అనుజావరా విద్యానుజావరౌ పశ్చైవ ఇవాగ్రం అగ్రం పరి పర్యైతాం అయితామశ్వినౌ అశ్వినా వేతస్య ఏతస్య దేవతాః దేవతాయః యానుజావరః అనుజావరస్తౌ అనుజావర ఇత్యానుజావరః తావేవ ఏవైనం ఏనమగ్రం అగ్రం పరిణేద నేదశుక్రాగ్రాన్ శుక్రాగ్రాన్ గృహీత శుక్రాగ్రాది శుక్రాగ్రాన్ గృహీత గతశ్రీ ప్రతిష్టాకామ గతశ్రీరి గతశ్రీ ప్రతిష్టాకామోసౌ ప్రతిష్టాకామ ప్రతిష్టాకామ అసౌ వై వా ఆదిత్య ఆదిత్య శుక్ర శుక్రశేష ఏషోంత అంతోంతం అంతం మనుష్య మనుష్యశ్రియై శ్రియై గత్వాని వివర్తతే వర్తతే అంతాత్ అంతాదేవ ఏవాంతం అంతమా ఆరభతే రభతేన నతః పాపీయాన్ పాపీయాన్ భవతి భవతి మంథ్యగ్రాన్ మంథ్యగ్రాన్ గృహీత మంథ్యగ్రానిటి మంథ్యే అగ్రాన్ గృహీతాభిచరన్ అభిచరన్నార్తపాత్రం అభిచరన్నిత్యభిచరన్ ఆర్తపాత్రం వై ఆర్తపాత్రమిత్యాహార్తపాత్రం వా ఏతత్ ఏతద్యత్ యన్మంథిపాత్రం మంథిపాత్రం మృత్యునా మంథిపాత్రమితి మంథే పాత్రం మృత్యునైవ ఏవైనం ఏనం గ్రాహయతి గ్రాహయతి తాజగ తాజగార్తిం ఆర్తిమా ఆర్చతి ఇచ్చత్యాగ్రేణాగ్రాన్ ఆగ్రేణాగ్రాన్ గృహీత ఆగ్రేణాగ్రానిత్యాగ్రేణాగ్రాన్ గృహీతస్య పిత పిత పితామహ పితామహ పుణ్య పుణ్య స్యాత్ స్యాదథ అథ తత్ తన్న ప్రాప్నుయాత్ ప్రాప్నుయాద్వాచా ప్రాప్నుయాదితి ప్రాప్నుయాత్ వాచా వి వా ఏష ఇంద్రియేణ ఇంద్రియేణ వి విరుధ్యతే బుధ్యతే యస్య పిత పిత పితామహ పితామహ పుణ్య పుణ్యో భవతి భవత్యథ అథగత్ తన్న న ప్రాప్నోతి ప్రాప్నోచ్యుర ప్రాప్నోతి ప్రాప్నోతి ఉర ఇవ ఇవైతత్ ఏతద్యజ్ఞస్య యజ్ఞస్య వాగ్ వాగివ ఇవయత్ యదా ఆగ్రేణ ఆగ్రేణో వాచా వాచైవ ఏవైనం ఏనమింద్రియేణ ఇంద్రియేణ సమర్థయతి అర్థయతి నతః తదః పాపీయాన్ పాపీయాన్ భవతి భవత్యుక్త్యాగ్రాన్ ఉక్త్యాగ్రాన్ గృహీత ఉక్త్యాగ్రానిత్యుక్త్యాగ్రాన్ గృహీతాభిచర్యమాణః అభిచర్యమాణ సర్వేషాం అభిచర్యమాణ ఇత్యభిచర్యమాణః సర్వేషాం వై వా ఏతత్ ఏతత్పాత్రాణాం పాత్రాణామింద్రియం ఇంద్రియం యత్ యదుక్త్యపాత్రం ఉక్త్యపాత్రకం సర్వేణ ఉక్త్యపాత్రమిత్యుక్త్యాపాత్రం సర్వేణైవ ఏవైనం ఏనమింద్రియేణ ఇంద్రియేణాపి అపి ప్రయుంక్తే యుంక్తే సరస్వతి సరస్వత్యభి అభినః నో నేషి నేషి వస్యః వస్య ఇది పురోరుచం పురోరుచం కుర్యాత్ పురోరుచమితి పునః రుచం కుర్యాద్ వాగ్ వాగ్వై వై సరస్వతి సరస్వతీ వాచా వాచైవ ఏవైనం ఏనమతి అది ప్రయుంక్తే యుంక్తే మా త్వత్ త్వక్షేత్రాణి క్షేత్రాణ్యరణాని తరణాని జన్మ గమ్మేతి ఇత్యాహ ఆహమృత్యోః మృత్యోర్వై వై క్షేత్రాణి క్షేత్రాణ్యరణాని తరణాని తేన తేనైవ ఏవ మృత్యోః మృత్యోః క్షేత్రాణి క్షేత్రాణి న గచ్చతి గచ్చతి పూర్ణాన్ పూర్ణాన్ గ్రహాన్ గ్రహాన్ గృహీయాత్ గృహీయాదామయా వినః ఆమయా వినః ప్రాణాన్ ప్రాణాన్ వై ప్రాణానిది ప్రాణాన్ వా ఏతస్య ఏతస్య శుగృచ్ఛతి పృచ్ఛతి యస్యామయతి ఆమయతి ప్రాణాః ప్రాణాగ్రహాః ప్రాణాయితి ప్రాణాః గ్రహాః ప్రాణాన్ ప్రాణానేవ ప్రాణానిది ప్రాణాన్ ఏవాస్య అస్య శుచః శుచముంచతి ముంచత్యుత ఉతయది యదీతాసుః ఇతాసుర్భవతి ఇతాసురితీతాసుః భవతి జీవతి జీవత్యేవ ఏవ పూర్ణాన్ పూర్ణాన్ గ్రహాన్ గ్రహాన్ గృహీయాత్ గృహీయాద్యర్హి యర్హి పర్జన్యః పర్జన్యో న వర్షేత్ వర్షేత్ ప్రాణాన్ ప్రాణాన్ వై ప్రాణానిది ప్రాణాన్ వా ఏతర్హి ఏతర్హి ప్రజానాం ప్రజానాం శుక ప్రజానామితి ప్రజానాం శుగృచ్ఛతి గృచ్ఛతి యర్హి యర్హి పర్జన్యః పర్జన్యో న వర్షతి వర్షతి ప్రాణాః ప్రాణాగ్రహాః ప్రాణాది ప్రాణాః గ్రహాః ప్రాణాన్ ప్రాణానేవ ప్రాణాది ప్రాణాన్ ఏవ ప్రజానాం ప్రజానాగం శుచః ప్రజానామితి ప్రజానాం శుచో ముంచతి ముంచతి తాజగ్ తాజగ్ర ప్రవర్షతి వర్షతేతి వర్షతి రాజత్రో వై వా ఐంద్రవాయవః ఐంద్రవాయవో గాయత్రం ఐంద్రవాయవైత్యైంద్రవాయవః రాజత్రం ప్రాజణీయం ప్రాజణీయమహః ప్రాజణీయమితి ప్రాజణీయం అహస్తస్మాత్ తస్మాత్ ప్రాజణీయే ప్రాజణీయేహన్ రాజనీయైతి ప్రాజనీయే అహం నైంద్రవాయవ ఐంద్రవాయో దృశ్యతే ఐంద్రవాయవైంద్రవాయవ దృశ్యతే స్వే స్వేవైనం ఏనమాయతనే ఆయతనే గృహ్ణాతి ఆయతన ఇత్యాయతనే గృహ్ణాతి త్రైష్టుభ త్రైష్టుభో వై వై శుక్ర శుక్రస్త్రైష్టుభం త్రైష్టుభం ద్వితీయం ద్వితీయమహ అహస్తస్మాద్ తస్మాద్వితీయే ద్వితీయేహన్ అహం శుక్ర శుక్రో గృహ్యతే గృహ్యతే స్వే స్వేవ ఏవైనం ఏనమాయతనే ఆయతనే గృహ్ణాతి ఆయతనైత్యాయతనే గృహ్ణాతి జాగత జాగతో వై వా ఆగ్రయణ ఆగ్రయణో జాగతం జాగతం తృతీయం తృతీయమహ అహస్తస్మాద్ తస్మాత్ తృతీయే తృతీయేహన్ అహన్నాగ్రయణ ఆగ్రయణో గృహ్యతే గృహ్యతే స్వే స్వేవ ఏవైనం ఏనమాయతనే ఆయతనే గృహ్ణాతి ఆయతన ఇత్యాయతనే గృహ్ణాత్యేతత్ ఏతద్వై వై యజ్ఞం యజ్ఞమాపద్ ఆపద్యత్ యచ్ఛందాగంసి ఛందాగస్యాప్నోతి ఆప్నోతి యత్ యదాగ్రయణ ఆగ్రయణశ్వః శ్వో గృహ్యతే గృహ్యతే యత్ర యత్రైవ ఏవ యజ్ఞం యజ్ఞమదృశన్ అదృశన్ తతః తత ఏవ ఏవైనం ఏనం పునః పునః ప్రయుంక్తే యుంక్తే జగన్ముఖ జగన్ముఖో వై జగన్ముఖ ఇది జగత్ ముఖ వై ద్వితీయ ద్వితీయస్త్రిరాత్ర త్రిరాత్రో జాగత త్రిరాత్రైతి త్రిరాత్ర జాగత ఆగ్రయణ ఆగ్రయణో యత్ యచ్చతుర్థే చతుర్థేహన్ అహన్నాగ్రయణ ఆగ్రయణో గృహ్యతే గృహ్యతే స్వే స్వేవ ఏవైనం ఏనమాయతనే ఆయతనే గృహ్ణాతి ఆయతన ఇత్యాయతనే గృహ్ణాత్యథో అథో స్వం అథో ఇత్యథో స్వమేవ ఏవ ఛందః ఛందోలు నను పర్యావర్తందే పర్యావర్తందే రాథందర పర్యావర్తందై పర్యావర్తందే రాథందరో వై రాథందర ఇది రాథందర వా ఐంద్రవాయవ ఐంద్రవాయవో రాథందరం ఐంద్రవాయవైంద్రవాయవ రాథందరం పంచమం రాథందరమిది రాథందరం పంచమమహ అహస్తస్మాద్ తస్మాత్ పంచమే పంచమేహన్ అహన్ ఐంద్రవాయవ ఐంద్రవాయవో గృహ్యతే ఐంద్రవాయవైంద్రవాయవ గృహ్యతే స్వే స్వేవ ఏవైనం ఏనమాయతనే ఆయతనే గృహ్ణాతి ఆయతన ఇత్యాయతనే గృహ్ణాతి బార్హత బార్హతో వై వై శుక్ర శుక్రో బార్హతం బార్హతకం షష్ఠం షష్ఠమహ అహస్తస్మాద్ తస్మాత్ షష్ఠే షష్ఠేహన్ అహం శుక్ర శుక్రో గృహ్యతే గృహ్యతే స్వే స్వేవ ఏవైనం ఏనమాయతనే ఆయతనే గృహ్ణాతి ఆయతన ఇత్యాయతనే గృహ్ణాత్యేతత్ ఏతద్వై వై ద్వితీయం ద్వితీయం యజ్ఞం యజ్ఞమాపద్ ఆపద్యత్ యచ్ఛందాగంసి ఛందాగస్యాప్నోతి ఆప్నోతి యత్ యచ్ఛుక్ర శుక్రశ్వః శ్వో గృహ్యతే గృహ్యతే యత్ర యత్రైవ ఏవ యజ్ఞం యజ్ఞమదృశన్ అదృశం తతః తత ఏవ ఏవైనం ఏనం పునః పునః ప్రయుంక్తే యుంక్తే త్రిష్టుముఖ త్రిష్టుముఖో వై త్రిష్టుముఖ ఇది త్రిష్టుముఖ వై తృతీయ తృతీయస్త్రిరాత్ర త్రిరాత్రస్త్రైష్టుభ త్రిరాత్రైతి త్రిరాత్ర త్రైష్టుభ శుక్ర శుక్రో యత్ యత్సప్తమే సప్తమేహన్ అహం శుక్ర శుక్రో గృహ్యతే గృహ్యతే స్వే స్వేవ ఏవైనం ఏనమాయతనే ఆయతనే గృహ్ణాతి ఆయతన ఇత్యాయతనే గృహ్ణాత్యథో అథో స్వం అథో ఇత్యథో స్వమేవ ఏవ ఛందః ఛందోను అను పర్యావర్తందే పర్యావర్తందే వాగ్ పర్యావర్తంత ఇది పర్యావర్తందే వాగ్వై వా ఆగ్రయణ ఆగ్రయణో వాగ్ వాగష్టమం అష్టమమహ అహస్తస్మాద్ తస్మాదష్టమే అష్టమేహన్ అహన్నాగ్రయణ ఆగ్రయణో గృహ్యతే గృహ్యతే స్వే స్వేవ ఏవైనం ఏనమాయతనే ఆయతనే గృహ్ణాతి ఆయతన ఇత్యాయతనే గృహ్ణాతి ప్రాణ ప్రాణో వై ప్రాణ ఇది ప్రాణ వా ఐంద్రవాయవ ఐంద్రవాయవ ప్రాణ ఐంద్రవాయవ ఇంద్రవాయవ ప్రాణో నవమం ప్రాణ ఇది ప్రాణ నవమమహ అహస్తస్మాద్ తస్మాన్నవమే నవమేహన్ అహన్న ఇంద్రవాయవ ఐంద్రవాయవో గృహ్యతే ఐంద్రవాయవైంద్రవాయవ గృహ్యతే స్వే స్వేవ ఏవైనం ఏనమాయతనే ఆయతనే గృహ్ణాతి ఆయతన ఇత్యాయతనే గృహ్ణాత్యేతత్ ఏతద్వై వై తృతీయం తృతీయం యజ్ఞం యజ్ఞమాపత్ ఆపద్యత్ యచ్ఛందాగంసి ఛందాగస్యాప్నోతి ఆప్నోతి యదైంద్రవాయవః ఐంద్రవాయవశ్వః ఐంద్రవాయవైద్యైంద్రవాయవః శ్వ గృహ్యతే దృశ్యతే యత్ర యత్రైవ ఏవ యజ్ఞం యజ్ఞమదృశన్ అదృశం తతః తత ఏవ ఏవైనం ఏనం పునః పునః ప్ర ప్రయుంక్తే యుంక్తేథో అథోస్వం అథో ఇత్యథో స్వమేవ ఏవ ఛందః ఛందోను అను పర్యావర్తందే పర్యావర్తందే రథః పర్యావర్తందే ఇది పర్యావర్తందే రథో వై వా ఏతే ఏతేధి అధ్యపథేన అపథేనయంతి యంతి ఏన్యేన అన్యేనైంద్రవాయవాద్ ఐంద్రవాయవాద్ ప్రతిపద్యంతే ఐంద్రవాయవాదిత్యైంద్రవాయవాద్ ప్రతిపద్యంతేంతః ప్రతిపద్యంత ఇది ప్రతిపద్యంతే అంతః ఖలు ఖలు వై వా ఏష యజ్ఞస్య యజ్ఞస్య యత్ యద్దశమం దశమమహ అహర్దశమే దశమేహన్ అహన్నైంద్రవాయవః ఐంద్రవాయవో దృశ్యతే ఐంద్రవాయవైత్యైంద్రవాయవః దృశ్యతే యజ్ఞస్య యజ్ఞస్యైవ ఏవాంతం అంతం గత్వా గత్వా పథాత్ అపథాత్ పంథాం పంథామపి అభియంతి యంత్యథో అథో యథా అథో ఇత్యథో యథా వహీయసా వహీయసా ప్రతిసారం ప్రతిసారం వహంతి ప్రతిసారమిది ప్రతిసారం వహంతి తాదృగ్ తాదృగేవ ఏవ తత్ తచ్ఛందాకంసి ఛందాకస్యన్యః అన్యోన్యస్య అన్యస్య లోకం లోకమభి అభ్యధ్యాయన్ అధ్యాయన్ తాని తాన్యేతేన ఏతేనైవ ఏవ దేవాః దేవావి వ్యవాహయన్ అవాహయన్నైంద్రవాయవస్య ఐంద్రవాయవస్య వై ఐంద్రవాయవస్యేత్యైంద్రవాయవస్య వా ఏతత్ ఏతదాయతనం ఆయతనం యత్ ఆయతనమిత్యాయతనం యచ్చతుర్థం చతుర్థమహః అహస్తస్మిన్ తస్మిన్నాగ్రేణః ఆగ్రేణో గృహ్యతే గృహ్యతే తస్మాత్ తస్మాదాగ్రేణస్య ఆగ్రేణస్యాయతనే ఆయతనే నవమే ఆయతన ఇత్యాయతనే నవమేహన్ అహన్నైంద్రవాయవః ఐంద్రవాయవో గృహ్యతే ఐంద్రవాయవైత్యైంద్రవాయవః గృహ్యతే శుక్రస్య శుక్రస్య వై వా ఏతత్ ఏతదాయతనం ఆయతనం యత్ ఆయతనమిత్యాయతనం యత్ పంచమం పంచమమహః అహస్తస్మిన్ తస్మిన్నైంద్రవాయవః ఐంద్రవాయవో గృహ్యతే ఐంద్రవాయవైత్యైంద్రవాయవః గృహ్యతే తస్మాత్ తస్మాదైంద్రవాయవస్య ఐంద్రవాయవస్యాయతనే ఐంద్రవాయవస్యేత్యైంద్రవాయవస్య ఆయతనే సప్తమే ఆయతన ఇత్యాయతనే సప్తమేహన్ అహం శుక్ర శుక్ర గృహ్యతే గృహ్యతాగ్రేణస్య ఆగ్రేణస్య వై వా ఏతత్ ఏతదాయతనం ఆయతనం యత్ ఆయతనమిత్యాయతనం యచ్చష్టం షష్టమహః అహస్తస్మిన్ తస్మిన్ శుక్ర శుక్ర గృహ్యతే గృహ్యతే తస్మాత్ తస్మాచ్చుక్రస్య శుక్రస్యాయతనే ఆయతనేష్టమే ఆయతన ఇత్యాయతనే అష్టమేహన్ అహన్నాగ్రేణః ఆగ్రేణో గృహ్యతే గృహ్యతే ఛందాకంసి ఛందాకస్యేవ ఏవ తత్ తద్వి వివాహయతి వాహయతి ప్రవస్యసః వస్యసో వివాహం వివాహమాప్నోతి వివాహమితి వివాహం ఆప్నోతి యః ఏవం ఏవం వేద వేదాథో అథో దేవతాభ్యః అథో ఇత్యథో దేవతాభ్య ఏవ ఏవ యజ్ఞే యజ్ఞే సంవిదం సంవిదం దధాతి సంవిదమితి సంవిదం దధాతి తస్మాత్ తస్మాదిదం ఇదమన్యః అన్యో అన్యస్మై అన్యస్మై దదాతి దదాతీతి దదాతి ప్రజాపతిరకామయత ప్రజాపతిరితి ప్రజాపతిః రకామయత ప్ర ప్రజాయేయ ప్రజాయేయేతి ఇది సహ స ఏతం ఏతం ద్వాదశరాత్రం ద్వాదశరాత్రమపశ్యత్ ద్వాదశరాత్రమితి ద్వాదశారాత్రం అపశ్యత్తం తమా ఆహరత్ అహరత్తేన తేనాయజత అయజత తతః తతో వై వై సహ స ప్ర ప్రాజాయత అజాయత యః యః కామయేత కామయేత ప్ర ప్రజాయేయ జాయేయేతి ఇది సహ స ద్వాదశరాత్రేణ ద్వాదశరాత్రేణ యజేత ద్వాదశరాత్రేణేతి ద్వాదశారాత్రేణ యజేత ప్ర ప్రైవ ఏవ జాయతే జాయతే బ్రహ్మవాదినః బ్రహ్మవాదినా వదంతి బ్రహ్మవాదిన ఇది బ్రహ్మవాదినః వదంతి అగ్నిష్టోమప్రాయణాః అగ్నిష్టోమప్రాయణ యజ్ఞాః అగ్నిష్టోమప్రాయణ ఇత్యగ్నిష్టోమప్రాయణాః యజ్ఞాథ తథ కస్మాత్ కస్మాదతిరాత్రః అతిరాత్రః పూర్వః అతిరాత్ర ఇద్యతి రాత్రః పూర్వః ప్రయుజ్యతే యుజ్యత ఇది ఇది చక్షుషి, చక్షుషి వై చక్షుషి ఇది చక్షుషి వా ఏతే ఏతే యజ్ఞస్య ఏతే యజ్ఞస్యేత్ యదతిరాత్రౌ అతిరాత్రౌ కనీనికే అతిరాత్ర విత్తి రాత్రౌ కనీనికే అగ్నిష్టోమౌ కనీనికే ఇది కనీనికే అగ్నిష్టోమౌ యత్ అగ్నిష్టోమా విత్యగ్ని స్తోమౌ యదగ్నిష్టోమం అగ్నిష్టోమం పూర్వం అగ్నిష్టోమ విత్యగ్ని స్తోమం పూర్వం ప్రయుంజీరన్ ప్రయుంజీరన్ బహిర్ధా ప్రయుంజీరన్నిది ప్రాయుంజీరన్ బహిర్ధా కనీనికే బహిర్ధేది బహిర్ధా కనీనికే దధ్యో కనీనికే ఇది కనీనికే దధ్యస్తస్మాత్ తస్మాదతిరాత్ర అతిరాత్ర పూర్వ అతిరాత్ర ఇద్యతి రాత్ర పూర్వ ప్రయుజ్యతే యుజ్యతే చక్షుషి చక్షుషి ఏవ చక్షుషి ఇది చక్షుషి ఏవ యజ్ఞే యజ్ఞే ధిత్వా ధిత్వా మధ్యతః మధ్యతః కనీనికే కనీనికే ప్రతి కనీనికే ఇది కనీనికే ప్రతి దధతి దధతి యః యో వై వై గాయత్రీం గాయత్రీం జ్యోతిఃపక్షాం జ్యోతిఃపక్షాం వేద జ్యోతిఃపక్షామిది జ్యోతిః పక్షాహం వేద జ్యోతిషా జ్యోతిషా భాసా భాసా సువర్గం స్వర్గం లోకం స్వర్గమితి సువహాగం లోకమేతి ఏదియౌ యావగ్నిష్టోమౌ అగ్నిష్టోమౌ తౌ అగ్నిష్టోమా విత్యగ్నే స్తోమౌ తౌ పక్షౌ పక్షౌ ఏనుతరే అంతరేష్టౌ అష్టావుక్త్యాః ఉక్త్యాః సహ స ఆత్మా ఆత్మైషా ఏషా వై వై గాయత్రీ గాయత్రీ జ్యోతిఃపక్షా జ్యోతిఃపక్షాయః జ్యోతిఃపక్షేది జ్యోతిః పక్షాః ఏవం ఏవం వేద వేద జ్యోతిషా జ్యోతిషా భాసా భాసా సువర్గం స్వర్గం లోకం స్వర్గమితి సువహాగం లోకమేతి ఏది ప్రజాపతిః ప్రజాపతిర్వై ప్రజాపతిరితి ప్రజాపతిః వా ఏషః ఏష ద్వాదశధా ద్వాదశధా విహితః ద్వాదశధేతి ద్వాదశధా విహితో యత్ విహిత ఇతి విహితః యద్వాదశరాత్రః ద్వాదశరాత్రోయౌ ద్వాదశరాత్రైతి ద్వాదశరాత్రః యావతిరాత్రౌ అతిరాత్రౌ తౌ అతిరాత్రావిత్యతి రాత్రౌ తౌ పక్షౌ పక్షౌ ఏంతరే అంతరేష్టౌ అష్టావుక్త్యాః ఉక్త్యాః సహ స ఆత్మా ఆత్మా ప్రజాపతిః ప్రజాపతిర్వావ ప్రజాపతిరితి ప్రజాపతిః వా వైషః ఏష సన్ సాంసత్ సద్ధ హవై వై సత్రేణ సత్రేణ శృణోతి శృణోతి ప్రాణాః ప్రాణా వై ప్రాణా ఇది ప్రాణాః వై సత్ సత్ప్రాణాన్ ప్రాణానేవ ప్రాణానిది ప్రాణాన్ ఏవ శృణోతి శృణోతి సర్వాసాం సర్వాసాం వై వా ఏతే ప్రజానాహం ప్రజానాహం ప్రాణైః ప్రజానామిది ప్రాజానాహం ప్రాణైరాసతే ప్రాణైరిది ప్రాణైః ఆసతే ఏ సత్రం సత్రమాసతే ఆసతే తస్మాత్ తస్మాత్ పృచ్ఛంతి పృచ్ఛంతి కిం కిమేతే ఏతే సత్రిణః సత్రిణ ఇది ప్రియః ప్రియః ప్రజానాహం ప్రజానాముత్థితః ప్రజానామిది ప్రాజానాహం ఉత్థితో భవతి ఉత్థిత ఇత్యుతో స్థితః భవతి యః ఏవం ఏవం వేద వేదేతి వేద న వై వా ఏషః ఏషోన్యతో వైశ్వానరః అన్యతో వైశ్వానరః స్వర్గాయ అన్యతో వైశ్వానర ఇత్యన్యతః వైశ్వానరః స్వర్గాయ లోకాయ స్వర్గాయేతి సువహాగాయ లోకాయ ప్రాభవత్ అభవదూర్ధ్వః ఊర్ధ్వః హ వై వా ఏషః ఏష ఆతతః ఆతత ఆసీత్ ఆతత ఇత్యాతతః ఆసీత్తే తే దేవాః దేవా ఏతమ్ ఏతమ్ వైశ్వానరం వైశ్వానరం పరి పర్యౌహన్ ఔహన్ సువర్గస్య సువర్గస్య లోకస్య సువర్గస్యేతి సువహాగస్య లోకస్య ప్రభూవత్యై ప్రభూవత్యా ఋతవః ప్రభూవత్యా ఇది ప్రభూత్యై ఋతవో వై వా ఏతేన ఏతేన ప్రజాపతిం ప్రజాపతిమయాజయన్ ప్రజాపతిమిది ప్రజాపతిం యాజయన్ దేషు ఏష్వార్ధ్నోత్ ఆర్ధ్నోదధి అధితత్ తదర్ధ్నోతి ఋధ్నోతిః హ వై వా ఋత్విక్షు ఋద్విక్షుయః ఏవం ఏవం విద్వాన్ విద్వాన్ ద్వాదశాహేన ద్వాదశాహేన యజతే ద్వాదశాహేనేతి ద్వాదశాహేన యజతేతే తేస్మిన్ అస్మిన్న ఇచ్ఛంత ఐచ్ఛంతసః సరసం రసమః అహ వసంతాయ వసంతాయ ప్రాయచ్ఛత్ అయచ్ఛద్యవం ఇవం గ్రీష్మాయ గ్రీష్మాయౌషధీః ఔషధీర్వర్షాభ్యః వర్షాభ్యో వ్రీహీన్ వ్రీహీన్ శరదే శరదే మాషతిలౌ మాషతిలౌ హేమంత శిశిరాభ్యాం మాషతిలావితి మాషాతిలౌ హేమంత శిశిరాభ్యాం తేన హేమంత శిశిరాభ్యామితి హేమంత శిశిరాభ్యాం తేనేంద్రం ఇంద్రం ప్రజాపతి ప్రజాపతిరయాజయత్ ప్రజాపతిరి ప్రజాపతి అయాజయత్ తతో వా ఇంద్ర ఇంద్ర ఇంద్ర ఇంద్రోభవత్ అభవద్స్మాత్ తస్మాదాహు ఆహురానుజావరస్య ఆనుజావరస్య యజ్ఞ ఆనుజావరస్యేత్యానుజావరస్య యజ్ఞ ఇది సహ సహి హేతేన ఏతేనాగ్రే అగ్రేజత అరిజతైష ఏష హై వై కుణపం కుణపమతి అత్యయ యస్ సత్రే సత్రే ప్రతిగృహాతి ప్రతిగృహాతి పురుషగుణపం ప్రతిగృహాదేతి ప్రతిగృహాతి పురుషగుణపమశ్వగుణపం పురుషగుణపమితి పురుషగుణపం అశ్వగుణపం గౌ అశ్వగుణపమిశ్వగుణపం గౌర్వై వాహన్నం అన్నయ్యేన ఏన పాత్రేణ పాత్రేణాన్నం అన్నం బిభ్రతి బిభ్రతి యత్ యత్తత్ అన్న న నిర్ణే నిజతి నిర్ణే నిజతి కృత నిర్ణే నిజతీతి నిహీనే నిజతి తతోధి అధిమలం మలం జాయతే జాయత ఏక ఏక ఏవేత యజేతైక ఏకో హి హి ప్రజాపతి ప్రజాపతిరాధ్నోత్ ప్రజాపతిరితి ప్రజాపతి ఆధ్నో ద్వాదశ ద్వాదశ రాత్రీ రాత్రేర్దీక్షిత దీక్షిత సత్ సద్వాదశ ద్వాదశ మాసా మాసా సంవత్సర సంవత్సర సంవత్సర సంవత్సర ఇది సంవత్సర సంవత్సర ప్రజాపతి సంవత్సర ఇది సంవత్సర ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతిరితి ప్రజాపతి ప్రజాపతిర్వావ ప్రజాపతిరితి ప్రజాపతి వావైష ఏష ఏష ఏష హతు త్వయి వై జాయతే జాయతే యః యస్తపసః తపసోభి అధిజాయతే జాయతే చతుర్ధా చతుర్ధా వై చతుర్ధేతి చతుర్ధా వా ఏతాః ఏతాస్తిస్రస్తిస్రః తిస్రస్తిస్రో రాత్రయః తిస్రస్తిస్ర ఇది తిస్రః తిస్రః రాత్రయో యత్ యద్వాదశ ద్వాదశోపసదః ఉపసదో యాః ఉపసద ఇత్యుపాసదః యాః ప్రథమాః ప్రథమా యజ్ఞం యజ్ఞం తాభిః తాభిః సమ్ సంభరతి భరతి యాః యా ద్వితీయాః ద్వితీయా యజ్ఞం యజ్ఞం తాభిః తాభిరా ఆరభతే రభతే యాః యా తృతీయాః తృతీయాః పాత్రాణి పాత్రాణి తాభిః తాభిర్ని నిర్ణే నిక్తే నే నిక్తే యాః యాశ్చతుర్థీ చతుర్థీరపి అపి తాభిః తాభిరాత్మానం ఆత్మానమంతరతః అంతరతః శృంధతే శృంధతే యః వా అస్య అస్య పశుం పశుమత్తి అత్తి మాగుంసం మాగుంసగుంస సోత్తి అత్తియ యః పురోడాశం పురోడాశం మస్తిష్కం మస్తిష్కగుంస స యః యః పరివాపం పరివాపం పురీషం పరివాపమితి పరివాపం పురీషగుంస స యః య ఆజ్యం ఆజ్యం మజ్జానం మజ్జానగుంస స యః యః సోమం సోముగ్రస్వేదం స్వేదగుంస సోపి అపిహ హవై వా అస్య అస్య శీర్షణ్యాః శీర్షణ్యా నిష్పదః నిష్పదః ప్రతి నిష్పద ఇతి నిహీపదః ప్రతిగృహ్ణాది గృహ్ణాది యః యో ద్వాదశాహే ద్వాదశాహే ప్రతిగృహ్ణాది ద్వాదశాహ ఇది ద్వాదశాహే ప్రతిగృహ్ణాది తస్మాత్ ప్రతిగృహ్ణాదీరి ప్రతిగృహ్ణాది తస్మాద్వాదశాహేన ద్వాదశాహేన ద్వాదశాహేనేతి ద్వాదశాహేన యాజ్యం యాజ్యం పాప్మనః పాప్మనో వ్యావృత్యై వ్యావృత్యా ఇది వి ఆవృత్యై ఏకస్మై స్వాహ స్వాహా ద్వాభ్యాం ద్వాభ్యాగ స్వాహ స్వాహ త్రిభ్య త్రిభ్య స్వాహ త్రిభ్యేది త్రేభ్య స్వాహ చతుర్భ్య చతుర్భ్య స్వాహ చతుర్భ్యేది చతుర్భ్య స్వాహ పంచభ్య పంచభ్య స్వాహ పంచభ్యేది పంచాభ్య స్వాహ షడ్భ్య షడ్భ్య స్వాహ షడ్భ్యేది షడ్భ్య స్వాహ సప్తభ్య సప్తభ్య స్వాహ సప్తభ్యేది సప్తాభ్య స్వాహ అష్టాభ్య అష్టాభ్య స్వాహ స్వాహ నవభ్య నవభ్య స్వాహ నవభ్యేతి నవాభ్య స్వాహ దశభ్య దశభ్య స్వాహ దశభ్యేతి దశాభ్య స్వాహైకాదశభ్య ఏకాదశభ్య స్వాహ ఏకాదశభ్యైత్యేకాదశాభ్య స్వాహ ద్వాదశభ్య ద్వాదశభ్య స్వాహ ద్వాదశభ్యేది ద్వాదశాభ్య స్వాహ త్రయోదశభ్య త్రయోదశభ్య స్వాహ త్రయోదశభ్యేది త్రయోదశాభ్య స్వాహ చతుర్దశభ్య చతుర్దశభ్య స్వాహ చతుర్దశభ్యేది చతుర్దశాభ్య స్వాహ పంచదశభ్య పంచదశభ్య స్వాహ పంచదశభ్యేది పంచదశాభ్య స్వాహ షోడశభ్య

ఏకాన్న నాశీత్యై అశీత్యై స్వాహ స్వాహ నవాశీత్యై నవాశీత్యై స్వాహ నవాశీత్యాది నవ అశీత్యై స్వాహైకాద్ ఏకాన్న శతాయ శతాయ స్వాహ స్వాహ శతాయ శతాయ స్వాహ స్వాహ సర్వస్మై సర్వస్మై స్వాహ స్వాహేది స్వాహ చతుర్భ్య స్వాహ చతుర్భేది చతుర్భ్య స్వాహ అష్టాభ్య అష్టాభ్య స్వాహ స్వాహ ద్వాదశభ్య ద్వాదశభ్య స్వాహ ద్వాదశభ్యేది ద్వాదశాభ్య స్వాహ షోడశభ్య షోడశభ్య స్వాహ షోడశభ్యేది షోడశాభ్య స్వాహ విగుంశత్యై విగుంశత్యై స్వాహ స్వాహ షణ్ణవత్యై షణ్ణవత్యై స్వాహ షణ్ణవత్యాది షడ్ నవత్యై స్వాహ శతాయ శతాయ స్వాహ స్వాహ సర్వస్మై సర్వస్మై స్వాహ స్వాహేది స్వాహ పంచభ్య స్వాహ పంచభ్యేది పంచాభ్య స్వాహ దశభ్య దశభ్య స్వాహ దశభ్యేది దశాభ్య స్వాహ పంచదశభ్య పంచదశభ్య స్వాహ పంచదశభ్యేది పంచదశాభ్య స్వాహ విగుంశత్యై విగుంశత్యై స్వాహ స్వాహ పంచనవత్యై పంచనవత్యై స్వాహ పంచనవత్యాది పంచానవత్యై స్వాహ శతాయ శతాయ స్వాహ స్వాహ సర్వస్మై సర్వస్మై స్వాహ స్వాహేది స్వాహ దశభ్య స్వాహ దశభ్యేది దశాభ్య స్వాహ విగుంశత్యై విగుంశత్యై స్వాహ స్వాహ త్రిగుంశతే త్రిగుంశతే స్వాహ స్వాహ చత్వారిగుంశతే చత్వారిగుంశతే స్వాహ స్వాహ పంచాశతే పంచాశతే స్వాహ స్వాహ షష్ఠ్యై షష్ఠ్యై స్వాహ స్వాహ సప్తత్యై సప్తత్యై స్వాహ స్వాహ శీత్యై అశీత్యై స్వాహ స్వాహ నవత్యై నవత్యై స్వాహ స్వాహ శతాయ శతాయ స్వాహ స్వాహ సర్వస్మై సర్వస్మై స్వాహ స్వాహేది స్వాహ విగుంశత్యై స్వాహ స్వాహ చత్వారిగుంశతే చత్వారిగుంశతే స్వాహ స్వాహ షష్ఠ్యై షష్ఠ్యై స్వాహ స్వాహ శీత్యై అశీత్యై స్వాహ స్వాహ శతాయ శతాయ స్వాహ స్వాహ సర్వస్మై సర్వస్మై స్వాహ స్వాహేది స్వాహ పంచాశతే స్వాహ స్వాహ శతాయ శతాయ స్వాహ స్వాహ ద్వాభ్యాం ద్వాభ్యాగం శతాభ్యాం శతాభ్యాగ స్వాహ స్వాహ త్రిభ్య త్రిభ్య శతేభ్య త్రిభ్యైతి త్రేభ్య శతేభ్య స్వాహ స్వాహ చతుర్భ్య చతుర్భ్య శతేభ్య చతుర్భ్యైతి చతుర్భ్య శతేభ్య స్వాహ స్వాహ పంచభ్య పంచభ్య శతేభ్య పంచభ్యేది పంచాభ్య శతేభ్య స్వాహ స్వాహ షడ్భ్య షడ్భ్య శతేభ్య షడ్భ్యేది శతేభ్య శతేభ్య స్వాహ స్వాహ సప్తభ్య సప్తభ్య శతేభ్య సప్తభ్యేది సప్తాభ్య శతేభ్య స్వాహ స్వాహ అష్టాభ్య అష్టాభ్య శతేభ్య శతేభ్య స్వాహ స్వాహ నవభ్య నవభ్య శతేభ్య నవభ్యేది నవాభ్య శతేభ్య స్వాహ స్వాహ సహస్రాయ సహస్రాయ స్వాహ స్వాహ సర్వస్మై సర్వస్మై స్వాహ స్వాహేది స్వాహ శతాయ స్వాహ స్వాహ సహస్రాయ సహస్రాయ స్వాహ స్వాహాయుతాయ అయుతాయ స్వాహ స్వాహ నియుతాయ నియుతాయ స్వాహ నియుతాయేతి నియుతాయ స్వాహ ప్రయుతాయ ప్రయుతాయ స్వాహ ప్రయుతాయేతి ప్రాయుతాయ స్వాహ అర్బుదాయ అర్బుదాయ స్వాహ స్వాహాన్యర్బుదాయ నిర్బుదాయ స్వాహ నిర్బుదాయేతి నిర్బుదాయ స్వాహ సముద్రాయ సముద్రాయ స్వాహ స్వాహ మధ్యాయ మధ్యాయ స్వాహ స్వాహాంధాయ అంధాయ స్వాహ స్వాహ పరార్ధాయ పరార్ధాయ స్వాహ పరార్ధాయేతి పరార్ధాయ స్వాహోషసే ఉషసే స్వాహ స్వాహావ్యుష్టి యుష్ట్యై స్వాహ యుష్ట్యాష్ట్యై స్వాహోదేశ్యతే ఉదేశ్యతే స్వాహ ఉదేశ్యతేదేశ్యతే స్వాహో అద్యతే ఉద్యతే స్వాహ ఉద్యతే స్వాహోదితాయ ఉదితాయ స్వాహ ఉదితాయేంద్రితాయ స్వాహ సువర్గాయ సువర్గాయ స్వాహ సువర్గాయేతి స్వాహాగాయ స్వాహ లోకాయ లోకాయ స్వాహ స్వాహ సర్వస్మై సర్వస్మై స్వాహ స్వాహేతి స్వాహ. ఓ సప్తమకాండే ద్వితీయ ప్రశ్న సమాప్తః.